పదకొండు దానవులు పూర్తిగా నశిస్తే మోక్షక్రమం దెబ్బతింటుంది. కానీ జగద్రక్షాదక్షుడైన శ్రీహరి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీరసముద్రంలో నిద్రలేచి లోకాల పరిస్థితిని ఒక్కసారి పరిశీలించి చూశాడు. పాతాళలోకంలో రాక్షస రాజ్యంలో పరిస్థితి ఆయనకు అల్లకల్లోలంగా ఆన్సర్ 34 కనిపించింది. ఆయన ఇలా ఆలోచించాడు, అరరే, నా అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఆత్మానంద నిర్వికల్ప సమాధి చిక్కింది. కాని రాక్షసరాజ్యం చిన్నాభిన్నమైపోయింది. రాక్షసులు బొత్తిగా లేకపోతే దేవతలకు జయేచ్ఛపోతుంది. దేవతలు సహజంగా సత్వగుణ ప్రధానులు గనక వారికి ప్రాణభయము, జయేచ్ఛ ఈ రెండూ లేకపోతే రజోగుణం పూర్తిగా అడుగంటి. సత్వగుణమే సమృద్ధమై వైరాగ్యం పెరిగిపోతుంది. వారికి మోక్షం మీది కాంక్ష పెరిగిపోతుంది. ఇది దేవలోకం వరకు మంచి పరిణామమే కాని దీనివల్ల మానవలోకంలో వచ్చే పరిణామాలు మంచివి కావు. ఎందుకంటే దేవతలు మోక్షాసక్తులైతే వారు తమ భక్తులను ప్రోత్సహించడం తగ్గిపోతుంది. అది తగ్గిన కొద్దీ భూలోక మానవులకు సత్కర్మల మీద ఆసక్తి తగ్గిపోతుంది. దానివల్ల వాళ్లకు రజస్తమో గుణాలు పెరిగిపోయి ప్రళయం రాకముందే నశించిపోతారు. అంటే నా జగద్రక్షణలీల దెబ్బతిన్నట్లవుతుంది. కొందరు ఈ రహస్యం తెలియక ప్రకృతిలయమే అనగా ప్రళయంలో లయించిపోవటమే గొప్ప సిద్ధి అనుకుంటూ ఉంటారు. ఆ రకమైన ప్రకృతిలయం సుషుప్తి స్థితి వంటిది. అది తాత్కాలికంగా మంచిది లాగానే కనిపిస్తుంది, కాని స్థిరమైన మంచి కాదు. అది శాశ్వత మోక్షం కాదు, కనుక అది అభిలషణీయం కాదు. ఎవరికైనా సరే సత్కర్మానుష్ఠానం ద్వారా జ్ఞానం మీద ఇచ్ఛ కలగాలి. ఈ జ్ఞానేచ్ఛ వల్ల తత్వజ్ఞానం కలగాలి. తత్వజ్ఞానం వల్ల తత్వసాక్షాత్కారం కలగాలి. అప్పుడు పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్షం లభించాలి. మోక్షం రావలసిన క్రమం ఇది. సృష్టిలో దానవులనేవారు పూర్తిగా నశించిపోతే ఈ మోక్షక్రమం దెబ్బతింటుంది, జరగనీయరాదు. దీనికేదైనా ఉపాయం చేయాలి. అలా ఈ ప్రహ్లాదుడికి ఇది చివరి జన్మ. ఇది పరమేశ్వరుడి సంకల్ప సిద్ధమైన దైవనీతి. దీన్నెవ్వరూ మార్చలేరు. ఇప్పుడు ఈ పవిత్రమైన ఈ ప్రహ్లాద శరీరం ద్వారానే నా జగద్రక్ష కార్యక్రమం సాగాలి. కనుక ఇతడు జీవన్ముక్తుడే కూడా అసంసక్తి సమాధిలో ఉంటూ రాజ్యపాలన చేయుగాక. ఈ దేహంతోనే ఈ కల్పం చివరిదాకా జీవించి రాక్షసరాజ్యాన్ని రక్షించుగాక. ఇతని ద్వారా మళ్లీ దేవాసుర యుద్ధం సంభవించుగాక. తన్మే క్రీడా భవిష్యతి, అది నా ఆటగా సాగుగాక. ఈ ప్రపంచం స్థిరంగా ఉన్నా నశించినా నాకు రెండూ సమానమే. కాని ఆ రెండూ క్రమబద్ధంగా జరగాలనేదే నా ఆలోచన. నా పనుల వెనకాల బుద్ధి అనేది లేదు. అంటే ఇది ఇలాగే జరగాలనే పట్టుదల లేదు. కనుక నేను అభినివేశం లేకుండా ఇప్పుడు పాతాళలోకానికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నిశ్చలంగా నిర్వర్తిస్తాను. శ్రీమహావిష్ణువు ఇలా ఆలోచించి సరాసరి ప్రహ్లాదుని పూజామందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా నిలబడి తన పాంచజన్య శంఖం గట్టిగా పూరించాడు. 29 ఆ మహానాదానికి అక్కడ ఉన్న దానవులంతా భయపడి మూర్ఛపడిపోయారు. ప్రహ్లాదుడికి మాత్రం బ్రహ్మరంధ్రంలో ఉన్న ప్రాణశక్తి వెనుతిరిగి ఇంద్రియాల్లోకి ప్రవేశించింది. దానివల్ల మెల్లిగా అతని మనస్సు బలం కూడదీసుకుని ఇంద్రియాలలోకి ప్రసరించింది. ఈ స్థితిలో మేలుకో అనే మధుర మధుర కంఠస్వరం అతని మనస్సులోకి దూరింది. అది సాక్షాత్ శ్రీహరి కంఠస్వరం. ఆ స్వరంతో ప్రహ్లాదుడు పులకించిపోయి ముఖం వికసించి సమాధిలోంచి బయటకు వచ్చాడు. అది గమనించిన శ్రీహరి వెంటనే ఇలా అన్నాడు, ఆయ్సర్ 35 సాధో స్మర మహాలక్ష్మీ మాత్మీయం స్మర చాకృతీం అకాండ ఏవ కీం దేహ విరామ క్రియతే త్వయా. సర్గ 39 శ్లోకం 22. హే సాధుపురుష, నీ రాక్షసరాజ్యలక్ష్మిని స్మరించుకో, నీ దేహాన్ని స్మరించుకో. అకారణంగా దేహత్యాగం చేయడమెందుకు? నహ వై సశరీరస్య ప్రియా ప్రియో రపహతరస్తి. శరీరం ఉన్నంతవరకు ఇది ప్రియము ఇది అప్రియము అనే భావన పోనే పోదు అని ఉపనిషద్వాక్యం ఉంది కదండి. కనుక ఈ శరీరం మనకెందుకు అంటావేమో, అది పొరపాటు, ఇది కావలసినది అని, ఇది అక్కరలేనిదని, ఈ రకమైన సంకల్పాలు ఎవరికి లేవో, అటువంటి నీకు ఈ శరీరంలో ఉండే ప్రియా ప్రియాలతో సంబంధం ఎలా సంభవించగలదు? కనుక వెంటనే లే, నువ్వు ఈ శరీరంతో ఈ కల్పం చివరి దాకా జీవించి ఉండాలి. ఇది దైవనియతి, అది అలాగే జరుగుతుంది. మాకు తెలుసు నువ్వు జీవన్ముక్తుడివై ఈ రాజ్య పరిపాలనం చేస్తూ ఏ ఉద్వేగాలు లేకుండా ఈ శరీరంతోనే ఈ కల్పాంతం వరకు కాలక్షేపం చేసి తీరవలసిందే. నీ శరీరం ఈ విధంగా ఉండటానికి తగిన విధంగానే సృష్టి చేయబడింది. ఇంకా కల్పాంత సమయం రాలేదు, కనుక శరీరత్యాగం చేయకు. అయినా ఎవడయ్యా మరణించవలసింది? అజ్ఞానం బలిసి మనస్సు కల్లోలమై దోహకాలు మితిమీరి ఎవడ్నీ కొరుక్కు తింటాయో వాడు మరణిస్తే బాగుంటుంది. ఆశాపాశాలు పెరిగిపోయినవాడు మరణిస్తే బాగుంటుంది. కామక్రోధాలు పెచ్చు పెరిగిపోయినవాడు మరణిస్తే బాగుంటుంది. నీకెందుకయ్యా మరణం? అయినా అసలు మరణమంటే ఏమిటి? ఈ శరీరాన్ని వదిలిపెడితే దాన్ని మరణమంటోంది లోకం. కాని సద్రూపుడైన ఆత్మకు క్రియలే లేవు, కనుక అతనికి శరీరత్యాగమనే క్రియ ఎలా సంభవిస్తుంది? శరీరత్యాగం జరగాలంటే దానికి వెనకాల శరీరంతో సంగం ఉండాలి. మరి ఆత్మ అసంగం, పైగా ఈ శరీరం అసద్రూపం, కనుక ఆత్మస్వరూపుడవైన నీకు ఈ దేహంతో సంగం ఎలా కుదురుతుంది? దేహసంగమే లేకపోతే దేహత్యాగమెలా కుదురుతుంది? కనుక నీకు మరణమనేది సాధ్యం కానే కాదు. సీసీ కనుక ప్రహ్లాద, ఎవడి మనస్సు ఆత్మతత్వదర్శనం నుంచి పక్కకు తొలగిపోదో అలాంటి యథార్థదర్శికి, అలాంటి జ్ఞానికి జీవించడమే శోభ. ఎవడికి అహంకారం లేదో, ఎవడి బుద్ధికి ఏది అంటదో, ఎవడు సర్వ విషయాల మీద సమంగా ఉంటాడో అలాంటివాడు జీవించడమే శోభ. ఎవడి పేరు వింటే, ఎవడ్ని చూస్తే, ఎవడ్ని తలుచుకుంటే పరిసరాల్లో ఉండే జీవులకు ఆనందం కలుగుతుంతో వాడు జీవించడమే శోభ. అయినా ప్రహ్లాద, జీవించడమంటే ఏమిటి? ఉన్న దేహం కనిపిస్తూ ఉంటే దాన్ని జీవించడం అంటున్నారు జనాలు. మరో దేహాన్ని పొందటం కోసం ఉన్న దేహాన్ని వదిలేస్తే దాన్ని మరణం అంటున్నారు. నీకీ దేహం ఉందా? మరో దేహాన్ని పొందాలనుందా? రెండూ లేవే. మరి నీకు మరణం ఎక్కడుంది? జీవించడం ఎక్కడుంది? నీకా రెండూ లేనే లేవు. అద్దం తనకు ఎదురుగా వచ్చిన బింబాల రూపాలను తనలోకి గ్రహిస్తుంది. బింబం పక్కకు తప్పుకుంటే ప్రతిబింబాన్ని వదిలేస్తుంది. బింబాన్ని తీసుకున్నప్పుడుగాని వదిలినప్పుడుగాని అద్దానికి రాగద్వేషాలు ఆయసర్ 36C రెండూ లేనే లేవు. అలాగే జీవన్ముక్తులైన తత్వవేత్తలు రాగద్వేషరహితులై వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వారు ఆత్మస్వరూప విషయంలో మేలుకొని ఉంటారు, సంసార వ్యవహారాల విషయంలో నిద్రించి ఉంటారు. జాగ్రతి స్వాత్మని స్వస్థాః సుప్తా సంసార సంస్థితాః సర్గ 40 శ్లోకం 24. ప్రహ్లాద, నువ్వు కూడా అదే పద్ధతిలో ఈ కల్పం చివరి వరకు పాతాళలోక రాజ్యలక్ష్మిననుభవించు, ఆ తరువాత శాశ్వతమైన విదేహ కైవల్యాన్ననుభవించు. శ్రీహరి ఈ విధంగా సుదీర్ఘపన్యాసం చేసేసరికి ప్రహ్లాదుడనబడే ఆ దేహం సంతోషపూర్వకంగా ఇలా అంది, దేవా, మంచి ఏది చెడు ఏది అని ఆలోచించి ఆలోచించి అలసిపోయాను. అలసిపోయి ఇప్పుడే ఒక్క క్షణం విశ్రమించాను. దేవా, తమ అనుగ్రహంతో నేనిప్పుడు సమాధిలోనూ సమాధి వెలుపల గూడా సమస్వరూపంగా ఉన్నాను. దేవా, సమాధి లోపల నువ్వే కనిపించావు, ఇప్పుడు సమాధి వెలుపల నువ్వే కనిపిస్తున్నావు. నేను దోహకంతోగాని మోహంతోగాని వైరాగ్యచింతతోగాని దేహపరిత్యాగ బుద్ధితోగాని సంసార భయంతోగాని ఈ సమాధిలోకి వెళ్లలేదు. ఉన్నాయి రాజ్యబాధలున్నాయి, కాని అవి బయట ఉన్నాయి. నేను ఏకైక స్వరూపుణ్ణి, నాకు దేహమే లేదు, సంసారమే లేదు, నాశమూ లేదు, భయమూ లేదు, అభయమూ లేదు. కనుక వాటికోసం నేను సమాధిలోకి పోలేదు. ఆత్మవిచారణ వల్ల నాలో విశ్రాంతి మీద ఇచ్ఛ కలిగింది, అందుకోసమే నేను సమాధిలోకి వెళ్లాను. దేవా, కొందరు నాకు విరక్తి కలిగింది, నేనీ సంసారాన్ని వదిలేస్తున్నాను అంటూ ఉంటారు. ఇది తెలివి తక్కువ మాట. ఎందుకంటే ఈ ఆలోచన వారిలో కొంత సంతోషాన్ని, కొంత విషాదాన్ని, ఎంతో కొంత వికారాన్ని కలిగిస్తోంది. దేహం లేకపోతే కష్టాలు లేవు. దేహం ఉంటే అన్ని కష్టాలే అనే పాడు ఆలోచన మూర్ఖుల్ని మాత్రమే పీడించుకు తింటుంది. ఇది సుఖకరం, ఇది నాకుంది, ఇది దుఃఖకరం, ఇది నాకు లేదు అని ఇలా ఉయ్యాలలుగే మనస్సు మూర్ఖుల్ని పీడిస్తుంది గాని పండితుల్ని కాదు. సి ఆ దేవ, నేనిలాంటి వాటికి భయపడి సమాధిలోకి పోలేదు. కేవలం స్వభావసిద్ధంగా ద్రష్ట అంటే ఏమిటి, దృశ్యమంటే ఏమిటి అని విచారణ చేస్తూ చేస్తూ ఒక్క క్షణకాలం నా ఆత్మలో నేనే విశ్రమించా. స్థితిలో నాకు భావమూ లేదు, అభావమూ లేదు, దేయమూ లేదు, ఉపాదేయమూ లేదు. ఇప్పుడు సమాధి వదిలినాక కూడా అలాగే ఉన్నాను. దేవా, నీకెలా రుచిస్తుందో అలాగే చేస్తాను. 66 దేవా, పద్మాల వంటి కళ్ళు నీవి, నువ్వు ముల్లోకాలకి పూజ్యుడివి. నేను స్వభావసిద్ధంగా భక్తుణ్ణి. నా స్వభావాన్ని బట్టి నీకు పూజ చేయాలనే సంకల్పం కలుగుతోంది. దయచేసి స్వీకరించు. ప్రహ్లాదుడిలా అంటూనే స్వామివారి ఎదురుకుండా పూజపాత్ర తీసుకొచ్చి పెట్టాడు. ఇక స్వామి అనుమతితో ఆయనకు బ్రహ్మాండంగా పూజ చేశాడు. ఆ పూజ పూర్తవుతూనే మహావిష్ణువు పరమానందంగా ఇలా అన్నాడు, రాక్షసేశ్వర ప్రహ్లాద, ఇక లే, ఆ సింహాసనంలో కూర్చో. నీకు నేను స్వయంగా అభిషేకం చేస్తా. నాతోపాటు వచ్చిన సిద్ధ సాధ్యాది దేవతా సమూహాలన్నీ నీకు స్వయంగా రాజ్యాభిషేకం చేయుగాక. సి శ్రీహరి ఇలా సెలవిచ్చేసరికి ఎక్కడెక్కడి దేవతలు పరుగు పరుగున వచ్చి ప్రహ్లాదుడికి రాజ్య పట్టాభిషేకం చేశారు. ఆ తతంగం పూర్తవుతూనే శ్రీహరి ప్రహ్లాదుడిని మరోసారి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, ఆయసర్వ్. 37 ఇష్టానిష్టఫలం త్యక్త్వా సమదశనయాధియ వీతరాగ భయక్రోధో రాజ్యం సమనుపాలయ. సర్గ 42 శ్లోకం 32 ప్రహ్లాద, ఇష్టానిష్టాలు పెట్టుకోకుండా సమదశన బుద్ధి కలిగి రాగద్వేషభయక్రోధాలను వదలి రాజ్యాన్ని పాలించు. వ్యవహార సమయంలో ఎప్పుడేది చెయ్యాలో అది చెయ్యి. ఆ చేసేటప్పుడు మనస్సులో రాగద్వేషాది వైషమ్యాలను పెట్టుకోకుండా ఉండు. నీ రాజ్యంలో రాక్షసులకు పీడలు లేకుండుగాక, దేవదానవులకు యుద్ధం లేకుండుగాక, నీవు చిరకాలం రాజ్యలక్ష్మిని అనుభవింతువుగాక. శ్రీమహావిష్ణువు ఈ విధంగా వరాలిచ్చి మళ్లీ మరోసారి ప్రహ్లాదుడి పూజలందుకొని సపరివారంగా స్వస్థలానికి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి దేవేంద్రుడు స్వర్గంలోనూ, ప్రహ్లాదుడు పాతాళంలోనూ సుఖంగా ఉండిపోయారు. వశిష్ఠ మహర్షి ఈ విధంగా ప్రహ్లాద కథ ముగిస్తూ ఇలా అన్నాడు, కనుకరామ, నువ్వు కూడా ప్రహ్లాదుడిలాగా ఆత్మవిచారణ బలంచేత జీవన్ముక్తుడివై రాజ్యపాలనం చెయ్యి. ప్రహ్లాదుడికి ఆత్మసిద్ధి లభించిన ఈ ఘట్టాన్ని మననం చేసే మానవులకు 7 జన్మల పాపం నశించిపోతుందనడంలో సందేహం లేదు.